నమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం సారా దారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం సారా దారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాలు సందడి చేసే రాగాలనే సింధూర పువ్వ తేలే చిందించరావా చిన్నారి గాలి తిరులే అందించరావా చిన్నారి గాలి తిరులే అందిస్తదా